రాజాయోజన Yeah.

భూమే భూమే భూమే హిగే హిగే హిగే హిగే హిగే హిగే హౌ హౌ హౌ రాజావోవా చక్రమిత్రస్య వరుణాస్యాగ్నాయే హౌ హౌ హౌ భ్రాజావోవా ఏవం వహా ఏవం వహా ఏవం వహా ఆప్రాజ్యా పృథివీ ఆంతరేక్షాహం హౌ హౌ హౌ భ్రాజావోవా అభ్రాజే జయ ప్రభ్రాజేత్ సర్వాన్ కామాన్ జయమహే హౌ హౌ హౌ ఏందోహ భ్రాజవ అయంగో ప్రశ్న క్రమేదే హౌ హౌ హౌ ఏడా భ్రాజవ రాజవ అసదన్మాతరం పురాయే హౌ హౌ హౌ సత్యం భ్రాజవ ప్రయన్ సాయే హౌ హౌ హౌ దేయో హౌ హౌ హౌ భూతం భ్రాజవ ప్రాణాదపానదాయే హౌ హౌ హౌ భ్రాజవ హౌ హౌ హౌ తేజ హౌ హౌ హౌ ఆప భ్రాజవ సత్తామ విరాజదాయే హౌ హౌ హౌ ఉషా భ్రాజవ వాక్పతంగాయ ధీయదాయే హౌ హౌ హౌ రాజవ ప్రతిభస్తోరహద్యుపాయే హౌ హౌ హౌ జ్యోతి ఉద్యంలోకానరోదయ హేమాలోకానరోదయ రాజాభూతమరోదయ విశ్వంభూతమరోదయ హౌ హౌ భ్రాజవ కాయితా నక్షత్రాయంతే సూరాయ విశ్వాచాక్షసన్న కాయితా నక్షత్రాయంతే భాయే సూరాయ విశ్వాచాక్షసన్నస్యాయితాయంతగ్నాయ శుక్రవ ఆయ పిత్రియ అంతశ్చరేరోచాణా ప్రాణాదాపానాదాయ యక్షన్మహేషదాయవా మిత్రస్య వరుణాస్యాగ్నాయ హౌ హౌ హౌ రాజా భ్రాజ రాజా భ్రాజ రాజా భ్రాజ ఆయో రాయ ఆయో రాయ ఆయో రాయ తికేతవ ఆ ప్రాజ్యా వా పృథివీ ఆహంతారే కాహం హౌ హౌ హౌ రాజా భ్రాజ రాజా భ్రాజ రాజా భ్రాజ ఆయో రాయ ఆయో రాయ ఆయో రాయ విశ్వ సూర్యాత్మగతస్తాచోడాశ్చ హౌ హౌ హౌ భ్రాజ భ్రాజ భ్రాజ భ్రాజ భ్రాజ ఆయో రాయ ఆయో రాయ ఆయో రాయ యశోర్యం యశోర్యం యశోర్యా వాహ దేహ దేవాది వాజ్యా దేహ